కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమకాండే ద్వితీయ ప్రపాఠకస్య ఘనపారాయణ ప్రారంభ. ఉందంతు జీవసే దీవస ఉందం పాప ఆప ఉందంతు జీవసే జీవసే జీవస ఉందంతోందంతు జీవసే దీర్ఘాయుత్వాజ దీర్ఘాయుత్వాజ జీవస ఉందంతోందంతు జీవసే దీర్ఘాయుత్వాజ జీవసే దీర్ఘాయుత్వాజ దీర్ఘాయుత్వాజ జీవసే జీవసే దీర్ఘాయుత్వాజ వర్చసే వర్చసే దీర్ఘాయుత్వాజ జీవసే జీవసే దీర్ఘాయుత్వాజ వర్చసే దీర్ఘాయుత్వాజ వర్చసే వర్చసే దీర్ఘాయుత్వాజ దీర్ఘాయుత్వాజ వర్చస ఔషధ ఔషధే వర్చసే దీర్ఘాయుత్వాజ దీర్ఘాయుత్వాజ వర్చస ఔషధే దీర్ఘాయుత్వాజేతి దీర్ఘాయుత్వాజ ఔషధ ఔషధే వర్చసే వర్చస ఔషధేత్రాయస్వత్రాయస్వౌషధే వర్చసే వర్చస ఔషధేత్రాయస్వత్రాయస్వౌషధ ఔషధేత్రాయస్వైనమేనంద్రాయస్వౌషధ ఔషధేత్రాయస్వైనం రాజస్వైనమేనంద్రాయస్వత్రాయస్వైనగ్రస్వజితేస్వజితేనంద్రాయస్వత్రాయస్వైనగ్రస్వజితే స్వజిత ఏనమేనగ్రస్వజితే మామా స్వజిత ఏనమేనగ్రస్వజితే మామా స్వజితే స్వజితే మైనమేనం మా స్వజితే స్వజితే మైనం స్వాజితేనం మా మైనగో హిగుంశీర హిగుంశీరేనం మా మైనగో హిగుంశీర్దేవశ్రోర్దేవశ్రోర్హిగుంశీరేనమేనగోహిగుంశీర్దేవశ్రూర్దేవశ్రోర్హిగుంశీరుహిగుంశీర్దేవశ్రూర్హేతాన్యేతాని దేవశ్రూర్హిగుంశీర్హిగుంశూర్దేవశ్రూరేతాని ప్రప్రయితాని దేవశ్రూర్దేవశ్రూరేతాని ప్రాశ్రూరితి దేవాశ్రూతాని ప్రప్రయితాన్యేతాని ప్రవపేవే ప్రయితాన్యేతాని ప్రవపే ప్రవపే ప్రప్రవపే స్వస్తి స్వస్తి వపే ప్రప్రవపే స్వస్తి స్వస్తి స్వస్తి వపేవే స్వస్త్యుత్తరాణి ఉత్తరాణి స్వస్తి వపేవే స్వస్త్యుత్తరాణి ఉత్తరాణ్యుత్తరాణి స్వస్తి స్వస్త్యుత్తరాణ్యశీయాశీయోత్తరాణి స్వస్తి స్వస్త్యుత్తరాణ్యశీయాశీయోత్తరాణ్యుత్తరాణ్యశీయాపహాపోశీయోత్తరాణ్యుత్తరాణ్యశీయాపహాపోశీయాశీయాపో అస్మానస్మానాపోశీయాశీయాపో అస్మానస్మానాపహాపో అస్మాన్ మాతరో మాతరోస్మానాపహాపో అస్మాన్ మాతర అస్మాన్ మాతరో మాతరోస్మానస్మాన్ మాతర శృంధంతు శృంధంతు మాతరోస్మానస్మాన్ మాతర శృంధంతు మాతర శృంధంతు శృంధంతు మాతరో మాతర శృంధంతు కృతేన కృతేన శృంధంతు మాతరో మాతర శృంధంతు కృతేన శృంధంతు కృతేన కృతేన శృంధంతు శృంధంతు కృతేన నో నో కృతేన శృంధంతు శృంధంతు కృతేన నః కృతేన నో నో కృతేన కృతేన నో ఘృత పువో నో కృతేన కృతేన నో ఘృత పువః ఘృత పువో నో నో ఘృత పువః పునంతు పునంతు ఘృత పువో నో నో ఘృత పువః పునంతు ఘృత పువః పునంతు పునంతు ఘృత పువో ఘృత పువః పునంతు విశ్వం విశ్వం పునంతు ఘృత పువో ఘృత పువః పునంతు విశ్వం విశ్వం విశ్వం పునంతు పునంత విశ్వమస్మదస్మద్విశ్వం పునంతు పునంత విశ్వమస్మదోస్మదస్మద్విశ్వం విశ్వమస్మత్ప్రాస్మద్విశ్వం విశ్వమస్మత్ప్రాస్మదస్మత్ప్రవహంతు వహంతు ప్రాస్మదస్మత్ప్రవహంతు వహంతు వహంతు ప్రవహంతు రిప్రగోరి ప్రంవహంతు ప్రవహంతు రిప్రం వహంతు రిప్రగోరి ప్రంవహంతు వహంతు రిప్రముదుద్రి ప్రంవహంతు వహంతు రిప్రముదు రిప్రముదుద్రి ప్రగోరి ప్రముదాభ్యాభ్యౌద్రి ప్రగోరి ప్రముదాభ్య సోమస్య సోమస్య ధనోరస్య ధనోస్ సోమస్య సోమస్య ధనోరసి ధనోరస్ ధనోస్ ధనోరసి ధనువం ధనువం మే మే ధనువం ధనువం మే పాహి పాహి మే ధనువం ధనువం మే పాహి పాహి పాహి మే మే పాహి మహీనాం మహీనాం పాహి పాహి మహీనాం వయః వజో మహీనాం పాహి పాహి మహీనాం పయ మహీనాం పయ పయో మహీనాం మహీనాం పయోసి పయో మహీనాం మహీనాం పయోసి పయ పయోసి వర్చోధా వర్చోధా అసి పయ పయోసి వర్చోధా వర్చోధా వర్చోధా అస్యసి వర్చోధా అస్యసి వర్చోధా అస్యసి వర్చోధా అసి వర్చోధా అస్యసి వర్చోధా వర్చోధా అసి వర్చో వర్చోసి వర్చోధా వర్చోధా అసి వర్చ ఇది వర్చహ వర్చో వర్చో సి వర్చో మయి మయి వర్చో సి వర్చో మయి వర్చో మయి మయి వర్చో వర్చో మయి ధేహి ధేహి మయి వర్చో వర్చో మయి ధేహి ధేహి ధేహి మయి మయి ధేహి వృత్రస్య వృత్రస్య ధేహి మయి మయి ధేహి వృత్రస్య ధేహి వృత్రస్య వృత్రస్య ధేహి ధేహి వృత్రస్య కనీనికా కనీనికా వృత్రస్య ధేహి ధేహి వృత్రస్య కనీనికా వృత్రస్య కనీనికా కనీనికా వృత్రస్య వృత్రస్య కనీనికాస్యసి కనీనికా వృత్రస్య వృత్రస్య కనీనికాసి కనీనికాస్యసి కనీనికా కనీనికాసి చక్షుష్పాశ్చక్షుష్పా అసి కనీనికా కనీనికాసి చక్షుష్పా చక్షుష్పాశ్చక్షుష్పా అస్యసి చక్షుష్పా అస్యసి చక్షుష్పా అస్యసి చక్షుష్పా అసి చక్షుష్పా అస్యసి చక్షుష్పాశ్చక్షుష్పా అసి చక్షుష్చక్షరసి చక్షుష్పాశ్చక్షుష్పా అసి చక్షుః చక్షుష్పా ఇది చక్షుః చక్షుష్చక్షరస్య చక్షుర్మే మే చక్షరస్య చక్షుర్మే చక్షుర్మే మే చక్షుశ్చక్షుర్మే వారి వారి మే చక్షుశ్చక్షుర్మే వారి వారి వారి మే మే వారి చిత్పతిష్ఠి మే మే పాహి చిత్పతి చిత్పతి చిత్పతి పాహి వాహి చిత్పతి స్వా చిత్పతి పాహి వాహి చిత్పతి స్వాది స్వా చిత్పతి చిత్పతి స్వాపనాతు పనాతు చిత్పతి చిత్పతి స్వాపనాతు పాపనాతు పనాతు పనాతు వాక్పతిర్వాక్పతి పునాదు పాపనాతు వాక్పతి వాక్పతిర్వాక్పతి పునాదు పునాదు వాక్పతి స్వా వాక్పతి పునాదు పునాదు వాక్పతి స్వాక్పతి స్వా వాక్పతిర్వాక్పతి స్వాపనాతు పునాదు వాక్పతిర్వాక్పతి స్వాపనాతు వాక్పతి వాక్పతి పునాదు పునాదు దేవో దేవః పునాదు పునాదు దేవః నాదు దేవో దేవః పునాదు పునాదు దేవస్వా దేవః పునాదు పునాదు దేవస్వా దేవో దేవస్వా సవితా సవితా దేవో దేవస్వా సవితా సవితా పునాదు పునాదు పునాదు సవితా సవితా పునాద్రేణాద్రేణ పునాదు సవితా సవితా పునాద్రేణాద్రేణ పునాదు పునాద్రేణ పవిత్రేణ పవిత్రేణాద్రేణ పునాదు పునాద్రేణ పవిత్రేణాద్రేణ పవిత్రేణ పవిత్రేణాద్రేణాద్రేణ పవిత్రేణ వసోర్వసో పవిత్రేణాద్రేణాద్రేణ పవిత్రేణ వసో పవిత్రేణ వసోర్వసో పవిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్ సూర్యస్య వసో పవిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య సూర్యస్య సూర్యస్య వసోర్వసో సూర్యస్య రశ్మిభిః రశ్మిభిః సూర్యస్య వసోర్వసో సూర్యస్య రశ్మిభిః సూర్యస్య రశ్మిభిః రశ్మిభిః సూర్యస్య సూర్యస్య రశ్మిభిస్తస్య రశ్మిభిః సూర్యస్య సూర్యస్య రశ్మిభిస్తస్య రశ్మిభిస్తస్య తస్య రశ్మిభిః రశ్మిభిస్తస్య తేజస్య రశ్మిభిః రశ్మిభిస్తస్య తేజస్య తేజస్య తస్య తే పవిత్రవదే పవిత్రవదే తేజస్య తస్య తే పవిత్రవదే పవిత్రవదే పవిత్రవదే తేజే పవిత్రవదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రవదే తేజే పవిత్రవదే పవిత్రేణ పవిత్రవదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రవదే పవిత్రవదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రవదే పవిత్రవదే పవిత్రేణ యస్మై భవత ఇది పవిత్ర పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం కన్యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం యస్మైకం కన్యస్మై యస్మైకం పునే పునే కన్యస్మై యస్మైకం పునే పునే పునే కంకం పునే తత్తత్ పునే కంకం పునే తదో పునే తత్తత్ పునే పునే రక్షకేయ గోషకేయం తత్ పునే పునే రక్షకేయం రక్షకేయ గోషకేయం తత్తచ్చకేయమాశకేయం తత్తచ్చకేయమాశకేయ గోషకేయమావో మహాశకేయ గోషకేయమావో మహావో దేవాసో దేవాసో మహావో దేవాసః దేవాసో దేవాసో భోగో దేవాస ఈమహ ఈమహే దేవాసో భోగో దేవాస ఈమహే దేవాస ఈమహ ఈమహే దేవాసో దేవాస ఈమహే సత్యధర్మాణ సత్యధర్మాణ ఈమహే దేవాసో దేవాస ఈమహే సత్యధర్మాణ సత్యధర్మాణ సత్యధర్మాణ ఈమహ ఈమహే సత్యధర్మాణో అధ్వరే అధ్వరే సత్యధర్మాణ ఈమహ ఈమహే సత్యధర్మాణో అధ్వరే సత్యధర్మాణో అధ్వరే అధ్వరే సత్యధర్మాణ సత్యధర్మాణో అధ్వరే యద్యధ్వరే సత్యధర్మాణ సత్యధర్మాణో అధ్వరే యతో సత్యధర్మాణ ఇది సత్యాధర్మాణ అధ్వరే యద్యధ్వరే అధ్వరే విశ్వశంభవో విశ్వశంభవో ద్యావా పృథివీ గురుర్ ద్యావా పృథివీ విశ్వశంభవో విశ్వశంభవో ద్యావా పృథివీ గురు శంభువ ఇది విశ్వా శంభువ పృథివీ ఉరుద్యావా పృథివీద్యావా పృథివీ ఉర్వంతరిక్షమంతరిక్షమురుద్యావా పృథివీద్యావా పృథివీ ఉర్వంతరిక్షం యావా పృథివీ పృథివీ ఉర్వంతరిక్షమంతరిక్షమురు ఉర్వంతరిక్షం బృహస్పతి బృహస్పతిరంతరిక్షమురు ఉర్వంతరిక్షం బృహస్పతి అంతరిక్షం బృహస్పతి బృహస్పతిరంతరిక్షమంతరిక్షం బృహస్పతిర్నో నో బృహస్పతిరంతరిక్షమంతరిక్షం బృహస్పతిర్న బృహస్పతిర్నో నో బృహస్పతిర్ బృహస్పతిర్నో హవిషా హవిషా నో బృహస్పతిర్ బృహస్పతిర్నో హవిషా హవిషా హవిషా నో నో హవిషా వృధాతు వృధాతు హవిషా నో నో హవిషా వృధాతు హవిషా వృధాతు వృధాతు హవిషా హవిషా వృధాతు స్వాహా వృధాతు హవిషా హవిషా వృధాతు స్వాహా వృధాతు వృధాతు స్వాహా విశ్వే విశ్వే స్వాహా వృధాతు వృధాతు స్వాహా విశ్వే విశ్వే విశ్వే స్వాహా స్వాహా విశ్వే దేవస్య దేవస్య విశ్వే స్వాహా స్వాహా విశ్వే దేవస్య దేవస్య దేవస్య విశ్వే విశ్వే దేవస్య నేతుర్దేవస్య విశ్వే విశ్వే దేవస్య నేతు దేవస్య నేతుర్నేతుర్దేవస్య దేవస్య నేతుర్మర్తో మర్తో నేతుర్దేవస్య దేవస్య నేతుర్మర్త నేతుర్మర్తో మర్తో నేతుర్నేతుర్మర్తో వృణీత వృణీత మర్తో నేతుర్నేతుర్మర్తో వృణీత మర్తో వృణీత వృణీతమర్తో మర్తో వృణీత సఖ్యమో సఖ్యం వృణీత మర్తో మర్తో వృణీత సఖ్యం వృణీత సఖ్యమో సఖ్యం వృణీత వృణీత సఖ్యం విశ్వే విశ్వే సఖ్యం వృణీత వృణీత సఖ్యం విశ్వేఖ్యం విశ్వే విశ్వే సఖ్యమో సఖ్యం విశ్వే రాజో రాజో విశ్వే సఖ్యమో సఖ్యం విశ్వే రాజ విశ్వే రాజో రాజో విశ్వే విశ్వే రాజై శుద్ధ్యతి శుద్ధ్యతి రాజో విశ్వే విశ్వే రాజై శుద్ధ్యతి రాజై శుద్ధ్యతి శుద్ధ్యతి రాజో రాజై శుద్ధ్యతి ద్యుమ్నం ద్యుమ్నమి శుద్ధ్యతి రాజో రాజై శుద్ధ్యతి ద్యుమ్నం శుద్ధ్యతి ద్యుమ్నం ద్యుమ్నమి శుద్ధ్యతి శుద్ధ్యతి ద్యుమ్నం వృణీత వృణీత ద్యుమ్నమి శుద్ధ్యతి శుద్ధ్యతి ద్యుమ్నం వృణీత ద్యుమ్నం వృణీత వృణీత ద్యుమ్నం ద్యుమ్నం వృణీత పుష్యసే పుష్యసే వృణీత ద్యుమ్నం ద్యుమ్నం వృణీత పుష్యసే పుష్యసే పుష్యసే వృణీత వృణీత పుష్యసే స్వాహా స్వాహా పుష్యసే వృణీత వృణీత పుష్యసే స్వాహా పుష్యసే స్వాహా స్వాహా పుష్యసే పుష్యసే స్వాహక్ సామయోరుక్ సామయో స్వాహా పుష్యసే పుష్యసే స్వాహక్ సామయో స్వాహక్ సామయోరుక్ సామయో స్వాహా స్వాహక్ సామయో శిల్పే శిల్పే అక్షామయో స్వాహా స్వాహక్ సామయో శిల్పే సామయో శిల్పే శిల్పే అక్షామయోరుక్ సామయో శిల్పే శిల్పే వాంతే విశ్వా దురితా తరేమ తరేమ తరేమ దురితా దురితా తరేమ సుధర్మాణ భగవం సుధర్మానంతరే మధురితాదురితాదరేమ సుధర్మాణంతరేమ సుధర్మాణ భగవం సుధర్మానంతరే మధురేమ సుధర్మాణమధ్యధి సుధర్మానంతరే మధురేమ సుధర్మాణమధీర్మాణమధ్యధి సుకర్మాణగం సుకర్మాణమధినాభమధి సుకర్మాణగం సుకర్మాణమధినాభం సుకర్మాణమితి సుకర్మాణంధినావన్నావమధ్యధినావగోరుహేమ రుహేమ నావమధ్యధినావగోరుహేమ నావగోరుహేమ రుహేమ ఊర్ధ్వ మా మూర్ధ్వ ఊర్ధ్వ మా పాహి పాహి మోర్ధ ఊర్ధ్వమా పాహి పాహి మామా పాహ్యా పాహి మామా పాహ్యా పాహి పాహ్యోదృజ ఉదృజ ఆపాహి పాహ్యోదృజ ఓదృశ ఉదృశ ఓదృశ స్వాహా స్వాహోదృచ ఊదృజ స్వాహాదృజ స్వాహా స్వాహోదృజ ఉదృజ స్వాహా యజ్ఞం యజ్ఞ స్వాహోదృజ ఉదృజ స్వాహా యజ్ఞం ఊదృజ ఇచ్చు అజ యజ్ఞం యజ్ఞ స్వాహా స్వాహా యజ్ఞం మనసా మనసా యజ్ఞ స్వాహా స్వాహా యజ్ఞం మనసా యజ్ఞం మనసా మనసా యజ్ఞం యజ్ఞం మనసా స్వాహా స్వాహా మనసా యజ్ఞం యజ్ఞం మనసా స్వాహా స్వాహా స్వాహా మనసా మనసా స్వాహా ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యా స్వాహా మనసా మనసా స్వాహా ద్యావా పృథివీభ్యా స్వాహా ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యా స్వాహా స్వాహా ద్యావా పృథివీభ్యా స్వాహా స్వాహా ద్యావా పృథివీభ్యా స్వాహా స్వాహా ద్యావా పృథివీభ్యా స్వాహా ద్యావా పృథివీభ్యా స్వాహా స్వాహా ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యా స్వాహోరో స్వాహా ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యా స్వాహోరో పృథివీభ్యామిది స్వాహోరో స్వాహా స్వాహోరోరంతరిక్షాదంతరిక్షాదురో స్వాహా స్వాహోరోరంతరిక్షాదురోరంతరిక్షాత్ స్వాహా స్వాహాంతరిక్షాదురోరంతరిక్షాత్ స్వాహా స్వాహా స్వాహాంతరిక్షాదంతరిక్షాత్ స్వాహా యజ్ఞం యజ్ఞ స్వాహాంతరిక్షాదంతరిక్షాత్ స్వాహా యజ్ఞం స్వాహా యజ్ఞం యజ్ఞ స్వాహా స్వాహా యజ్ఞం వాతాత్ వాతాత్ యజ్ఞ స్వాహా స్వాహా యజ్ఞం వాతాత్ యజ్ఞం వాతాత్ వాతాత్ యజ్ఞం వాతాదావాతాజ్ఞం యజ్ఞం వాతాదావాతాద్వాతాదారభేరభారభేరభారభేంద్రియం మనామహే మనామహే ధియం దైవీంద్రియం మనామహే స్మృడీకాగం స్మృడీకాం మనామహే మనామహే స్మృడీకాభిష్టయేష్టయే స్మృడీకాం మనామహే మనామహే స్మృడీకామభిష్టయేష్టయే స్మృడీకాగం స్మృడీకామభిష్టయే వర్క్రోధాం వర్క్రోధామభిష్టయే స్మృడీకాగం స్మృడీకామభిష్టయే వర్క్రోధామృడీకామిదిష్టయే వర్క్రోధాం వర్క్రోధామభిష్టయేష్టయే వర్క్రోధాన్ యజ్ఞవాహసం యజ్ఞవాహసం వర్క్రోధామభిష్టయేష్టయే వర్క్రోధాన్ యజ్ఞవాహసం క్రోధాన్ యజ్ఞవాహసం యజ్ఞవాహసం వర్క్రోధాం వర్క్రోధాన్ యజ్ఞవాహసం సుపారా సుపారా యజ్ఞవాహసం వర్క్రోధాం వర్క్రోధాన్ యజ్ఞవాహసం సుపారామిది యజ్ఞవాహసం సుపారా సుపారా యజ్ఞవాహసం యజ్ఞవాహసం సుపారాణో నుపారా యజ్ఞవాహసం యజ్ఞవాహసం సుపారాణవాహసమిదిజ్ఞావాహసంపారాణో నుపారా సుపారాణో అసరసన్న సుపారా సుపారాణో అసద్ ఆరేతి సుపారా అసరసన్నో నో అసత్వసే వసే సన్నో నో అసత్వసే స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స్వాహా స భోగాయ భోగాయ భవ వస్త్రం వస్త్రం భవ భవ వస్త్రమస్య వస్త్రం భవ భద్రాద్భ్యభి భద్రాద్భ్యభి భద్రాద్భ్యభి భద్రాద్భ్యభిశ్లేష శ్రేయోభిభద్రాద్భద్రాద్భిశ్రేయశ్రేయోభ్యభిశ్రేయ ప్రశ్రేయోభ్యభిశ్రేయ ప్రశ్రేయశ్రేయశ్రేయ ప్రేహి ప్రశ్రేయశ్రేయ ప్రేహి మనసా దృష్టా విష్ణవే విష్ణవే జుష్టా మనసా మనసా జుష్టా విష్ణవే విష్ణవే విష్ణవే జుష్టా జుష్టా విష్ణవే తస్యా విష్ణవే జుష్టా జుష్టా విష్ణవే తస్యా విష్ణవే విష్ణవే తస్యాస్తే తస్యా విష్ణవే విష్ణవే తస్యాస్తే సంభవ సగం సుప్రదీజే సుప్రదీజే సంభవ ప్రదీచేతి సో సంభవ సంభవ మిత్రో మిత్రో భవసం సంభవ మిత్ర మిత్రో మిత్రో భవ మిత్రస్వాత్మా మిత్రో భవ మిత్రస్వాత్మా మిత్రో మిత్రస్వా పదిపతి మిత్రో మిత్రస్వాపది శుక్రాశుక్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచ దేవ్యా దేవి దేవి దేవ్యోర్వశ్యోర్వశ్యా దేవ్యా ూర్ధ్వామతిమోర్ధ్వాయస్ సంయతమృతేన సంయత్తే సంయత్తే సంయత్ సంయత్తే గోర్గోస్తే సంయత్ సంయత్తే గో గోర్గోస్తే తే గోరస్మే అస్మే గోస్తే తే గోరస్మే గోరస్మే అస్మే గోర్గోరస్మే చంద్రాణి చంద్రాణ్యస్మే గోర్గోరస్మే చంద్రాణి అస్మే చంద్రాణి చంద్రాణ్యస్మే అస్మే చంద్రాణి తపసః తపసః చంద్రాణ్యస్మే అస్మే చంద్రాణి తపసః అస్మే ఇత్యస్మే చంద్రాణి తపసః తపసః చంద్రాణి చంద్రాణి తపసస్తనోస్తనోస్ తపసః చంద్రాణి చంద్రాణి తపసస్తనో తపసస్తనోస్తనోస్తపసస్తపసస్తనోరస్య తనోస్తపసస్తపసస్తనోరసి నోరస్య తనోస్తనోరసి ప్రజాపతే ప్రజాపతేరసి తనోస్తనోరసి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతేరస్యసి ప్రజాపతేర్వర్ణో వర్ణ ప్రజాపతేరస్యసి ప్రజాపతేర్వర్ణ ప్రజాపతేర్వర్ణో వర్ణ ప్రజాపతే ప్రజాపతేర్వర్ణస్తస్యాస్తస్యావర్ణ ప్రజాపతే ప్రజాపతేర్వర్ణస్తస్యా ప్రజాపతేరితి ప్రజాపతే వర్ణస్తస్యాస్తస్యావర్ణోవర్ణస్తస్యాస్తే సహస్రపోషకం సహస్రపోషం తేతస్యాస్తస్యాస్తే సహస్రపోషం సహస్రపోషకం సహస్రపోషం తే సహస్రపోషం పుష్యంత్యా సహస్రపోషం తే సహస్రపోషం పుష్యంత్యా సహస్రపోషం పుష్యంత్యా పుష్యంత్యా సహస్రపోషకం సహస్రపోషం పుష్యంత్యా చరమేణ చరమేణ పుష్యంత్యా సహస్రపోషకం సహస్రపోషం పుష్యంత్యాశ్చరమేణ సహస్రపోషమితి సహస్రపోషం పుష్యంత్యాశ్చరమేణ చరమేణ పుష్యంత్యా పుష్యంత్యాశ్చరమేణ పశునా పశునా చరమేణ పుష్యంత్యా పుష్యంత్యాశ్చరమేణ పశునా చరమేణ పశునా పశునా చరమేణ చరమేణ పశునా క్రీణామి క్రీణామి పశునా చరమేణ చరమేణ పశునా క్రీణామి పశునా క్రీణామి క్రీణామి పశునా పశునా క్రీణామి అస్మే క్రీణామి పశునా పశునా క్రీణామ్యస్మే క్రీణామ్యస్మే అస్మే క్రీణామి క్రీణామ్యస్మేతేస్మే క్రీణామి క్రీణామ్యస్మేతే అస్మేతేస్మే అస్మేతే బంధుర్బంధుస్తేస్మే అస్మేతే బంధు స్మే ఇత్యస్మే బంధుర్బంధుస్తే తే బంధుర్మయి మయి బంధుస్తే తే బంధుర్మయి బంధుర్మయి మయి బంధుర్బంధుర్మయి తే తే మయి బంధుర్బంధుర్మయి తే మయి తే తే మయి మయి తే రాజో రాజస్తే మయి మయి తే రాజ రాజో రాజస్తే తే రాజశ్రయంతాగుశ్రయంతాగో రాజో రాజశ్రయంతామస్మే అస్మే శ్రయంతాగో రాజో రాజశ్రయంతామస్మే శ్రయంతామస్మే అస్మే శ్రయంతాగుశ్రయంతామస్మే జ్యోతిర్జ్యోతిరస్మే శ్రయంతాగుశ్రయంతామస్మే జ్యోతిః అస్మే జ్యోతిర్జ్యోతిరస్మే అస్మే జ్యోతిః సోమవిక్రయిణి సోమవిక్రయిణి జ్యోతిరస్మే అస్మే జ్యోతిః సోమవిక్రయిణి అస్మే ఇత్యస్మే జ్యోతిః సోమవిక్రయిణి సోమవిక్రయిణి జ్యోతిర్జ్యోతిః సోమవిక్రయిణి తమస్తమః సోమవిక్రయిణి జ్యోతిర్జ్యోతిస్సోమవిక్రయిణి సమవిక్రయిణి తమస్తమః సోమవిక్రయిణి సోమవిక్రయిణి తమో మిత్రో మిత్రస్తమః సోమవిక్రయిణి సోమవిక్రయిణి తమో మిత్ర సోమవిక్రయిణీతి సోమ విక్రయిణి నమో మిత్రో మిత్రస్తమస్తమో మిత్రో నో నో మిత్రస్తమస్తమో మిత్రో నః మిత్రో నో నో మిత్రో మిత్రో నః నో మిత్రో మిత్రో నః ఆనో నేహి జ్ఞానో నేహి ఏహి సుమిత్రధా సుమిత్రధా ఇహ్యేహి సుమిత్రధా సుమిత్రధా సుమిత్రధా ఇహి సుమిత్రధా ఇంద్రస్యేంద్రస్య సుమిత్రధా ఇహి సుమిత్రధా ఇంద్రస్యా సుమిత్రధా ఇంద్రస్యేంద్రస్య సుమిత్రధా సుమిత్రధా ఇంద్రస్యోరుమూరుమింద్రస్య సుమిత్రధా సుమిత్రధా ఇంద్రస్యోరుం సుమిత్రధా ఇది సుమిత్రధా ఇంద్రస్యోరుమూరుమింద్రస్యేంద్రస్యోరుమూరుమింద్రస్యేంద్రస్యోరుమా ఊరుమోరుమూరుమావిష విషోరుమూరుమావిష ఆవిష విషావిష దక్షిణం దక్షిణం విషావిష దక్షిణం దక్షిణం దక్షిణం విష విష దక్షిణముషన్ దక్షిణం విష విష దక్షిణముషన్ దక్షిణముషన్ దక్షిణం దక్షిణముషన్ దక్షిణం భ్రాజ భ్రాజ స్వాన స్వాన భ్రాజాంఘారేంఘారే భ్రాజ స్వాన స్వాన భ్రాజాంఘారే భ్రాజాంఘారేంఘారే భ్రాజ భ్రాజాంఘారే బంభారే బంభారేంఘారే భ్రాజ భ్రాజాంఘారే బంభారే భారే బంభారే బంభారేంఘారేంఘారే బంభారే హస్త హస్త బంభారేంఘారేంఘారే బంభారే హస్త బంభారే హస్త హస్త బంభారే బంభారే హస్త సుహస్త సుహస్త హస్త బంభారే బంభారే హస్త సుహస్త హస్త సుహస్త సుహస్త హస్త హస్త సుహస్త కృషానో కృషానో సుహస్త హస్త హస్త సుహస్త కృషానో హస్త కృషానో కృషానో సుహస్త సుహస్త కృషాన వేత ఏతే కృషానో సుహస్త సుహస్త కృషాన వేతే హస్తే హస్త కృషాన వేత ఏతే కృషానో కృషాన వేతే భోగ ఏతే కృషానో కృషాన వేతే వహాన విధి కృషానో ఏతే భోగ ఏతే స్వమక్రేణ స్వమక్రేణ ఏత ఏతే స్వమక్రేణ స్వమక్రయణ స్వమక్రయణ స్వమక్రేణాస్తాగుస్తాన్ స్వమక్రేణ స్వమక్రేణాస్తాగుస్తాన్ స్వమక్రేణ స్వమక్రేణాస్తాన్ రక్షధ్వమో రక్షధ్వం తాన్ స్వమక్రేణ స్వమక్రేణాస్తాన్ రక్షధ్వం స్వమక్రయణ ఇది సోమాక్రయణ రక్షధ్వమో రక్షధ్వం తాగుస్తాన్ రక్షధ్వం మామా రక్షధ్వం తాగుస్తాన్ రక్షధ్వం మాధ్వం మామా రక్షధ్వం రక్షధ్వం మా వో గో మా రక్షధ్వం రక్షధ్వం మా వహ గో గో మా బోధభన్ దభను గో మా బోధభన్ బోధభన్ దభను గో బోధభన్ సన్నిధి దభన్ను రాయుషాయుషోదు దాయుషా స్వాయుషా స్వాయుషాయుషోదు దాయుషా స్వాయుషా ఆయుషా స్వాయుషా స్వాయుషాయుషాయుషా స్వాయుషోదు స్వాయుషాయుషాయుషా స్వాయుషో స్వాయుషోదు స్వాయుషా స్వాయుషోదోషధీనామోషధీనాముత్స్వాయుషా స్వాయుషోదోషధీనా ఆయుషేతి సు ఆయుషా దోషధీనామోషధీనాముదు దోషధీనా కుమరసే నరసే నౌషధీనాముదు దోషధీనా కుమరసేనా ఓషధీనాగోరసే నరసే నౌషధీనామోషధీనాగోరసే నోదుద్రసే నౌషధీనామోషధీనాగోరసే నోదసే నోదుద్రసే నరసే నోత్పర్జన్య పర్జన్యోద్రసే నరసే నోత్పర్జన్య పర్జన్య పర్జన్యోదుత్పర్జన్య సుష్మేణ సుష్మేణ పర్జన్యోదుత్పర్జన్య సుష్మేణ పర్జన్య సుష్మేణ సుష్మేణ పర్జన్య పర్జన్య సుష్మేణోదుక్షుష్మేణ పర్జన్య పర్జన్య సుష్మేణోదుష్మేణోదుక్షుష్మేణ సుష్మేణోదస్థామస్థాముక్షుష్మేణ సుష్మేణోదస్థామస్థామస్థాముదస్థామృతాగు అమృతాగు అస్థాదృదస్థామృతాను సామృతాగు అమృతాగు అస్థామస్థామృతాగు అన్వన్మృతాగు అస్థామస్థామృతాగు అను అమృతాగుం అన్వన్వమృతాగు అమృతాగుం అను అన్విత్యను ఉర్వంతరిక్షమంతరిక్షమురు ఉర్వంతరిక్షమన్వన్వంతరిక్షమురు ఉర్వంతరిక్షమను అంతరిక్షమన్వన్వంతరిక్షమంతరిక్షమన్విహీష్యన్వంతరిక్షమంతరిక్షమన్విహీ అన్విహీష్యన్వన్విహ్యదిత్యా అదిత్యా ఇష్యన్వన్విహ్యదిత్యాహ్యదిత్యా అదిత్యా ఇహీష్యదిత్యా సదస్సదోదిత్యా ఇహీష్యదిత్యా సదః సదస్సదోదిత్యా అదిత్యా సదావోదిత్యా అదిత్యా సదోదీయోస్య సదస్సదోస్యదిత్యా అదిత్యా అసి సదస్సదోస్యదిత్యా అదిత్యా అదిత్యా అస్యస్యదిత్యా సదస్సదోదిత్యా అస్యస్యదిత్యా సదః అదిత్యా సదస్సదోదిత్యా అదిత్యా సద ఆదోదిత్యా అదిత్యా సద ఆ సదస్సద ఆసీదసీదా సదస్సద ఆసీదా ఆసీదసీదాసీదాస్తభ్రాదస్తభ్రాత్సీదాసీదాస్తభ్రా ృషభోద్యాన్యామృషభో అంతరిక్షమంతరిక్షమృషభో ద్యాన్యామృషభో అంతరిక్షం ఋషభో అంతరిక్షమంతరిక్షమృషభ ఋషభో అంతరిక్షమమిమీతమిమీతాంతరిక్షమృషభ ఋషభో అంతరిక్షమమిమీతాంతరిక్షమమిమీతమిమీతాంతరిక్షమంతరిక్షమమిమీత పరిమాణం పరిమాణమమిమీతాంతరిక్షమంతరిక్షమమిమీత పరిమాణం పృథివ్యా పృథివ్యా పరిమాణమమిమీతమిమీత పరిమాణం పృథివ్యా పరిమాణం పృథివ్యా పృథివ్యా పరిమాణం పృథివ్యా ఆ పృథివ్యా పరిమాణం పరిమాణం పృథివ్యా ఆ పృథివ్యా ఆ పృథివ్యా పృథివ్యా ఆసీదసీదా పృథివ్యా పృథివ్యా ఆసీదత్ ఆసీదసీదాసీద్విశ్వా విశ్వాసీదాసీద్విశ్వా విశ్వాసీదసీద్విశ్వా భువనాని భువనాని విశ్వాసీ ఏతదసీతద్విశ్వాభువనాని విశ్వాభువనాని భువనాని విశ్వా విశ్వాభువనాని సమ్రాట్ సమ్రాట్ భువనాని విశ్వా విశ్వాభువనాని సమ్రాట్ భువనాని సమ్రాట్ సమ్రాట్ భువనాని భువనాని సమ్రాట్ విశ్వా విశ్వా సమ్రాట్ భువనాని భువనాని సమ్రాట్ విశ్వా సమ్రాట్ విశ్వా విశ్వా సమ్రాట్ సమ్రాట్ విశ్వేది విశ్వా సమ్రాట్ సమ్రాట్ విశ్వేద్ సమ్రాడితి సమ్రాట్ విశ్వేది విశ్వా విశ్వేత్తాని కాని విశ్వా విశ్వేత్తాని తాని తాని దిత్తాని వరుణస్య వరుణస్య తాని దిత్తాని వరుణస్య తాని వరుణస్య వరుణస్య తాని తాని వరుణస్య వ్రతాని వ్రతాని వరుణస్య తాని తాని వరుణస్య వ్రతాని వరుణస్య వ్రతాని వ్రతాని వరుణస్య వరుణస్య వ్రతాని వనేషు వనేషు వ్రతాని వరుణస్య వరుణస్య వ్రతాని వనేషు వ్రతాని వనేషు వనేషు వ్రతాని వ్రతాని వనేషు వివి వనేషు వ్రతాని వ్రతాని వనేషు వి వనేషు వివి వనేషు వనేషు వ్యంతరిక్షమంతరిక్షం వివనేషు వనేషు వ్యంతరిక్షం వ్యంతరిక్షమంతరిక్షం వివ్యంతరిక్షం తదానాంతరిక్షం వివ్యంతరిక్షం దానాంతరిక్షం దదాన దదానాంతరిక్షమంతరిక్షం దదాన వాజం వాజం దదానాంతరిక్షమంతరిక్షం దదాన వాజం దదాన వాజం వాజం దదాన దదాన వాజమర్వత్సర్వత్సు వాజం దదాన దదాన వాజమర్వత్సు వాజమర్వత్సర్వత్సు వాజం వాజమర్వత్సు వయఃపయోర్వత్సు వాజం వాజమర్వత్సు వయస్సు వయఃపయోర్వత్సర్వత్సు వయో అగ్నియాసు అగ్నియాసు వయోర్వత్సర్వత్సు వయో అగ్నియాసు అర్వత్స్వితర్వతో అగ్నియాస్వగ్నియాసు వయఃపయో అగ్నియాసు హృత్సు హృత్స్వగ్నియాసు వయఃపయో అగ్నియాసు హృత్సు అగ్నియాసు హృత్సు హృత్స్వగ్నయాస్వగ్నయాసు హృత్సుకృతం కృతకం హృత్స్వగ్నయాస్వగ్నయాసు హృత్సుకృతం కృతం కృతకం హృత్సు హృత్సుకృతం వరుణో వరుణ కృతకం హృత్సు హృత్సుకృతం వరుణ స్వేతి హృతో వరుణో వరుణ కృతం కృతం వరుణో విక్షు విక్షు వరుణ కృతం కృతం వరుణో విక్షు వరుణో విక్షు విక్షు వరుణో వరుణో విక్ష్వగ్నిమగ్నిం విక్షు వరుణో వరుణో విక్ష్వగ్నిం విక్ష్వగ్నిమగ్నిం విక్షు విక్ష్వగ్నిం దివి దివ్యగ్నిం విక్షు విక్ష్వగ్నిం దివి అగ్నిం దివి దివ్యగ్నిమగ్నిం దివి సూర్యగో సూర్యం దివ్యగ్నిమగ్నిం దివి సూర్యం దివి సూర్యగో సూర్యం దివి దివి సూర్యమదధాత్ సూర్యం దివి దివి సూర్యమదధాత్ సూర్యగో సూర్యమదధాత్ సోమగో సోమమదధాత్ సూర్యగో సూర్యమదధాత్ సోమం సోమగో సోమమదధాత్ సోమమద్రావద్రౌ సోమమద్రౌ సోమమద్రావద్రౌ సోమగో సోమమద్రావుదుదద్రౌ సోమగో సోమమద్రావుతో వరుణస్య వరుణస్య స్కంభదర్జనం వరుణస్య స్కంభదర్జనగ్స్కంభదర్జనం వరుణస్య వరుణ వరుణస్య స్కంభతర్జనమస్యతి స్కంభతర్జనం వరుణస్య వరుణస్య స్కంభతర్జనమసీ నమస్యతి స్కంభతర్జనగ్నస్కంభతర్జనమసి ప్రత్యస్థ ప్రత్యస్థోసి స్కంభతర్జనగ్నస్కంభతర్జనమసి ప్రత్యస్థ భతర్జనమితి స్కంభ తర్జనం ప్రత్యస్థ ప్రత్యస్థోస్యసి ప్రత్యస్థో వరుణస్య వరుణస్య ప్రత్యస్థోస్యసి ప్రత్యస్థో వరుణస్య ప్రత్యస్థో వరుణస్య వరుణస్య ప్రత్యస్థ ప్రత్యస్థో వరుణస్య పాశ పాశో వరుణస్య ప్రత్యస్థ ప్రత్యస్థో వరుణస్య పాశ ఇది ప్రదేశ వరుణస్య పాశ పాశో వరుణస్య వరుణస్య పాశ ఇది పాశ చ్యవస్వ ప్రచ్యవస్వ భువో భువస్యవస్వ ప్రచ్యవస్వ భువ యవస్వ భువో భువస్యవస్వస్యవస్వ భువస్పతే తదే భువస్యవస్వస్యవస్వ భువస్పతే భువస్పతే పదే భువో భువస్పతే విశ్వాని విశ్వాని పదే భువో భువస్పతే విశ్వాని విశ్వాని విశ్వాని పదే పదే విశ్వాన్యభ్యభి విశ్వాని పదే పదే విశ్వాన్యభి విశ్వాన్యభ్యభి విశ్వాని విశ్వాన్యభి ధామాని ధామాన్యభి విశ్వాని విశ్వాన్యభి ధామాని అభిధామాని ధామాన్యభ్యభి ధామాని మామా ధామాన్యభ్యభి ధామాని మామాని మామా ధామాని ధామాని మాత్వా పరి పరి పరి పరి మామాత్వా పరి పరి పరి పరి పరి పరి త్వా పరి పరి విదద్ విదత్ పరి పరి త్వా పరి పరి విదత్ పరి పరి విదద్ విదత్ పరి పరి పరి పరి విదన్ మామా విదత్ పరి పరి పరి పరి విదన్ మా పరి పరీతి పరి పరి విదన్ మామా విదత్ విదన్ మాత్వా మా విదత్ విదన్ మాత్వా మామాత్వా పరిబంధిన పరిబంధినస్వా మామాత్వా పరిబంధిన పరిబంధిన పరిబంధిన స్వాత్వా పరిబంధినో విదన్ విదన్ పరిబంధిన స్వాత్వా పరిబంధినో విదన్ పరిబంధినో విదన్ విదన్ పరిబంధిన పరిబంధినో విదన్ మామా విదన్ పరిబంధిన పరిబంధినో విదన్ మా పరిబంధిన ఇది పరి బంధిన మామా విదన్ విదన్ మాత్వా మా విదన్ విదన్ మాత్వా మామాత్వా వృకా వృకా మామాత్వా వృకాస్త్వాత్వా వృకా అఘాయవో ఘాయవో వృకాస్త్వాత్వా వృకా అఘాయవ అఘాయవో ఘాయవో వృకా వృకా అఘాయవో మామా ఘాయవో వృకా వృకా అఘాయవో మా ఘాయవో మామా ఘాయవో ఘాయవో మా గంధర్వో గంధర్వో మా ఘాయవో ఘాయవో మా గంధర్వ గంధర్వో గంధర్వో మామా గంధర్వో విశ్వావసుర్ విశ్వావసుర్గంధర్వో మామా గంధర్వో విశ్వావసు గంధర్వో విశ్వావసుర్ విశ్వావసుర్గంధర్వో గంధర్వో విశ్వావసురా విశ్వావసుర్గంధర్వో గంధర్వో విశ్వావసురా వావసురా విశ్వావసుర్ విశ్వావసురాఘత విశ్వావసుర్ విశ్వావసురాఘరు విశ్వావసురితి విశ్వాసు ఆదఘద్దఘదాదఘచ్చేనస్యేనోదఘదాదఘచ్చేన ఘచ్చేనస్యేనోదఘద్దఘచ్చేనో భూత్వా భూత్వా శ్వేనోదఘద్దఘచ్చేనో భూత్వా శ్వేనో భూత్వా భూత్వా శ్వేనస్యేనో భూత్వా పరాపరా భూత్వా శ్వేనస్యేనో భూత్వా పరా భూత్వా పరాపరా భూత్వా భూత్వా పరాపరా భూత్వా భూత్వా పరాపత పరాపత పద పరాపరాపత యజమానస్య యజమానస్య పద పరాపరాపత యజమానస్య యజమానస్య యజమానస్య పద పద యజమానస్య నో నో యజమానస్య పద పద యజమానస్య నః యజమానస్య నో నో యజమానస్య యజమానస్య నో గృహే గృహే నో యజమానస్య యజమానస్య నో గృహే గృహే గృహే నో నో గృహే దేవైర్గృహే నో నో గృహే దేవై దేవైర్దేవైర్గృహే గృహే దేవై సద్గుస్కృతం సద్గుస్కృతం దేవైర్గృహే గృహే దేవై సద్గుస్కృతం దేవై సద్గుస్కృతగం సద్గుస్కృతం దేవైర్దేవై సద్గుస్కృతం యజమానస్య యజమానస్య సద్గుస్కృతం దేవైర్దేవై సద్గుస్కృతం యజమానస్య సద్గుస్కృతం యజమానస్య యజమానస్య సద్గుస్కృతగం సద్గుస్కృతం యజమానస్య స్వస్యజనీ స్వస్యజనీ యజమానస్య సద్గుస్కృతగం సద్గుస్కృతం యజమానస్య స్వస్యజనీ యజమానస్య స్వస్యజనీ స్వస్యజనీ యజమానస్య యజమానస్య స్వస్యజన్యస్యసి స్వస్యజనీ యజమానస్య యజమానస్య స్వస్యజన్యసి స్వస్యజన్యస్యసి స్వస్యజనీ స్వస్యజన్యస్యప్యసి స్వస్యజనీ స్వస్యజన్యస్యపి స్వస్యజనీ స్వస్తి అజనీ అస్యప్యప్యస్యస్య పిబంధాం పంథామ పిబంధామగస్మహి స్వస్తిగామగస్మహి పంథాం పంథామగస్మహి స్వస్తిగామగస్మహి స్వస్తిగామనేహ సమనేహసగ్గు స్వస్తిగామగస్మహి సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్య సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాదిక్షగం సోమస్యాదిక్షమాది ఆదిత్యము సోమస్య సోమస్యాతిక్ష్యమసి ఆదిక్ష్యమస్యాతిక్ష్యమసి విష్ణవే విష్ణవేస్యాతిక్ష్యమాదిక్ష్యమసి విష్ణవే విష్ణవే విష్ణవేస్సి విష్ణవేత్వా విష్ణవేస్సి విష్ణవేత్వా విష్ణవేత్వా విష్ణవే విష్ణవేత్వాతిథేరతిథేస్వా విష్ణవే విష్ణవేత్వాతిథేరతిథేస్వాతిథేరాదిక్ష్యమాదిక్ష్యమతిథేస్వాతిథేరాదిక్ష్యం అతిథేరాదిక్ష్యమతిథేరతిథేరాదిక్ష్యమస్యాతిక్ష్యమతిథేరతిథేరాదిక్ష్యమసి ఆదిక్ష్యమస్యాదిక్ష్యమాదిక్ష్యమసి విష్ణవేస్యాదిక్ష్యమాదిక్ష్యమసి విష్ణవే రాజస్పోషదావున్నే విష్ణవే విష్ణవే రాజస్పోషదావున్నే త్వాత్వా రాజస్పోషదావున్నే విష్ణవే రాజస్పోషదావున్నే విష్ణవే విష్ణవే రాజస్పోషదావున్నే రాజస్పోషదావున్నే విష్ణవే త్వాత్వా విష్ణవే రాజస్పోషదావున్నే రాజస్పోషదావున్నే విష్ణవే త్వా రాజస్పోషదావున్న ఇతి రాజస్పోషదావున్నే త్వాత్వా విష్ణవే విష్ణవే త్వాశ్యేనాయ విష్ణవే విష్ణవే త్వాశ్యేనాయ సోమభృతే విష్ణవే విష్ణవే సోమభృతే త్వాత్వా సోమభృతే విష్ణవే సోమభృతే విష్ణవే విష్ణవే సోమభృతే సోమభృతే విష్ణవే త్వాత్వా విష్ణవే సోమభృతే సోమభృతే విష్ణవే త్వా ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ప్రచర ఓజో భిషస్తి వా అనభిషస్తే న్యమ భిషస్తే న్యమ భిషస్తే న్యమ భిషస్తే ేష్టరేష్టరాయ ప్రప్రరాయ ఏష్టరేష్టారాయ ప్రా రాయ ప్రప్రరాయోరాయ ప్రేష ఇషే ప్రరాయోరాయ ప్రేషేషే ప్రప్రేషే భగాయ భగాయేషే ప్రప్రేషే భగాయ శే భగాయ భగాయేష ఇషే భగాయత్తమృతం భగాయేష ఇషే భగాయత్తం భగాయత్తమృతం భగాయ భగాయత్తమృతవాదిభ్యర్థవాదిభ్యర్థమృతవాదిభ్యర్థమృతవాదిభ్యో నమో నమ అర్థవాదిభ్యర్థమృతమృతవాదిభ్యో నమో నమ అర్థవాదిభ్యర్థవాదిభ్యో నమో దివే దివే నమ అర్థవాదిభ్యర్థవాదిభ్యో నమో దివే అర్థవాదిభ్యుర్థవాదిభ్య నమో దివే దివే నమో నమో దివే నమో నమో దివే నమో నమో దివే నమ దివే నమో నమో దివే దివే నమ పృథివ్యై పృథివ్యై నమో దివే దివే నమ పృథివ్యై పృథివ్యై పృథివ్యై నమో నమ పృథివ్యా అగ్నేగ్నే పృథివ్యై నమో నమ పృథివ్యా అగ్నే పృథివ్యా అగ్నేగ్నే పృథివ్యై పృథివ్యా అగ్నే వ్రతపదే వ్రతపదేగ్నే పృథివ్యై పృథివ్యా అగ్నే వ్రతపదే వ్రతపదే వ్రతపదేగ్నేగ్నే వ్రతపదే వ్రతపదేగ్నేగ్నే వ్రతపదే వ్రతపదే వ్రతపదే వ్రతపదే వ్రతానా వ్రతానా వ్రతపదే వ్రతపదే వ్రతానా వ్రతపథ ఇది వ్రత వ్రతానా వ్రతానా త్వం వ్రతానా వ్రతపతి వ్రతపతి వ్రతానా త్వం వ్రతానా వ్రతపతి వ్రతపతి వ్రతపతి వ్రతానా వ్రతానా వ్రతపతిరస్యసి వ్రతపతి వ్రతానా వ్రతపతిరసి వ్రతపతిరస్యసి వ్రతపతి వ్రతపతిరసి వ్రతపతి వ్రత యాస్యసి యామ మమ యాస్యసి యామ మమ తనోస్తనోర్మమ యామ తనో తనోస్తనోర్మ మమ తనోరేషైషా తనోర్మ మమ తనోరేషా తనోరేషైషా తనోస్తనోరేషా సా శైషా తనోస్తనోరేషా సాత్వయిత్వయి సై శైషా సాత్వయి సాత్వయి సాత్వయిత్వయి సాత్వయిత్వయి తనోస్తనోస్తవ యాతవ తనోస్తనోస్తవ తవ తనూరియమియం తనోస్తవ తవ తనూరియం తనూరియమియం తనోస్తనోరియగో సాసేయం తనోస్తనోరియగో సాయగుం సాసేయమియగుం సామయమయి సేయమియగుం సామయి సామయమయి సా సామయి సహ సహమయి సా సామయి సహ సహ సహమయమయ సహనౌ నౌ సహమయమయ సహనౌ సహనౌ నౌ సహ సహనౌ ప్రతపతే ప్రతపతే నౌ సహ సహనౌ ప్రతపతే నౌ ప్రతపతే ప్రతపతే నౌ నౌ ప్రతపతే ప్రతినోర్ ప్రతపతే నౌ నౌ ప్రతపతే ప్రతినో ప్రతపతే ప్రతినోర్ ప్రతినోర్ ప్రతపతే ప్రతపతే ప్రతినోర్ ప్రతాని ప్రతాని ప్రతినోర్ ప్రతపతే ప్రతపతే ప్రతినోర్ ప్రతాని ప్రతినోర్ ప్రతాని ప్రతాని ప్రతినోర్ ప్రతినోర్ ప్రతాని యాయా ప్రతాని ప్రతినోర్ ప్రతినోర్ ప్రతాని ప్రధాని ప్రధాని యాతే తేజా ప్రధాని ప్రధాని యాతే తేజా జాతే అగ్నేగ్నే తేజా జాతే అగ్నే అగ్నేగ్నే అగ్నే రుద్రియా రుద్రియా అగ్నే రుద్రియా రుద్రయా అగ్నేగ్నే రుద్రయా తనోస్తనో రుద్రయా అగ్నేగ్నే రుద్రయా తనో రుద్రియా తనోస్తనో రుద్రియా రుద్రయా తనోస్తయాతయా తనో రుద్రియా రుద్రియా తనోస్తయా తనోస్తయాతయా తనోస్తనోస్తయా నో నస్తయా తనోస్తనోస్తయానోనస్తయాతయా నహ్పాహి పాహి నస్తయాతయా నహ్పాహి పాహి పాహి నో నహ్పాహి తస్యాస్తస్యాహ్పాహి నో నహ్పాహి తస్యాహ్పాహి పాహి తస్యాస్తే తస్యాహ్పాహి పాహి తస్యాస్తే తస్యాస్తస్యాస్తే స్వాహా స్వాహాస్తస్యాస్తే స్వాహా స్వాహా స్వాహా దేదే స్వాహాయ స్వాహా దేదే స్వాహాయ స్వాహా స్వాహాయాతే తేజా స్వాహా స్వాహాయాతే యాతే అగ్నేగ్నే తేజాయాతే అగ్నే అగ్నేగ్నే అగ్నేయాశయాజాయాగ్నేయాశయాజాయాగ్నేయాశయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజ అంగిరో యో అంగిరో జ్ఞే అంగిరో యః అంగిరో అంగిరో యో ద్వితీయస్యాన్ ద్వితీయస్యాన్ యో అంగిరో అంగిరో యో ద్వితీయస్యాన్ యో ద్వితీయస్యాన్ ద్వితీయస్యాన్ యో యో ద్వితీయస్యాన్ తృతీయస్యాన్ తృతీయస్యాన్ ద్వితీయస్యాన్ యో యో ద్వితీయస్యాన్ తృతీయస్యాన్ ద్వితీయస్యాన్ తృతీయస్యాన్ తృతీయస్యాన్ ద్వితీయస్యాన్ ద్వితీయస్యాన్ తృతీయస్యాన్ పృథివ్యాం పృథివ్యాన్ తృతీయస్యాన్ ద్వితీయస్యాన్ ద్వితీయస్యాన్ తృతీయస్యాన్ పృథివ్యాం తృతీయస్యాన్ పృథివ్యాం పృథివ్యాన్ తృతీయస్యాన్ తృతీయస్యాన్ పృథివ్యామస్యసి పృథివ్యాన్ తృతీయస్యాన్ తృతీయస్యాన్ పృథివ్యామసి పృథివ్యామస్యసి పృథివ్యాం పృథివ్యామస్యాజుషాజుషాసి పృథివ్యాం పాదు దక్షిణ దక్షిణ పాదు ప్రదేదా ప్రదేదా పాదు దక్షిణ దక్షిణత పాదు ప్రచేత ప్రచేత ప్రచేత పాదు పాదు ప్రచేత ప్రచేత పాదు పాదు ప్రచేత ప్రచేత ప్రచేత స్వారుద్రై ప్రచేత ప్రచేత విశ్వాయుర్విశ్వాయుష్ట్వాత్వా విశ్వాయురస్య విశ్వాయుష్ట్వాత్వా విశ్వాయురసి విశ్వాయురస్య విశ్వాయుర్విశ్వాయురసి పృథివీం పృథివీమస్య విశ్వాయుర్విశ్వాయురసి పృథివీ విశ్వాయుదితి విశ్వా ఆయుః పృథివీం పృథివీమస్య పృథివీం దృగుం మధుర్ ృగుంహ పృథివీమస్ పృథివీంద్రుగుంహ జవీంద్రుగుంహ ద్రుగుంహ పృథివీం పృథివీంద్రుగుంహ ధ్రువక్షిధ్రువక్షిద్రుగుంహ పృథివీం పృథివీంద్రుగుంహ ధ్రువక్షిదో ధ్రువక్షిధ్రువక్షిద్రుగుంహ ద్రుగుంహ ధ్రువక్షిద్రువక్షిద్రుగుంహ ద్రుగుంహ ధ్రువక్షిదసి ధ్రువక్షిద్ధ్రువక్షిద్రువక్షిదస్యంతరిక్షమంతరిక్షమధిధ్రువక్షిద్ధ్రువక్షిదస్యంతరిక్షం ధ్రువక్షిది ధ్రువాక్షిదస్యంతరిక్షమంతరిక్షమస్యంతరిక్షమస్ ద్రుగుంహ జీవామ సర్వే సర్వే నుజీవామ యో నుజీవామ సర్వే నుజీవామయో బహూనాం బహూనాం యో నుజీవామానుజీవామయో బహూనాం జీవామేత్యను జీవామా బహూనాం బహూనాం యో యో బహూనామ సదసత్ బహూనాం యో యో బహూనామ సద బహూనామ సదసత్ బహూనాం బహూనామ సద్వశీవస్య సత్ బహూనాం బహూనామ సద్వశీవశీవస్య సదసత్ వశీతి వశీ ఇదం విష్ణుర్విష్ణురిదమిదం విష్ణుర్విది విష్ణురిదమిదం విష్ణుర్వి విష్ణుర్విష్ణుర్విచక్రమే విచక్రమే విచక్రమే విచక్రమే విష్ణవుత విష్ణవుత విష్ణవుత విష్ణవుత తవ భూతో తవ పృథివ్యా పృథివ్యా భూతో తవ పృథివ్యా పృథివ్యా పృథివ్యా వా పృథివ్యా మహోమహ పృథివ్యా వా పృథివ్యా మహా పృథివ్యా మహోమహ పృథివ్యా పృథివ్యా మహో వామహ పృథివ్యా పృథివ్యా మహో మహో వామహోమహో వా విష్ణో విష్ణో వామహో మహో వా విష్ణో విష్ణో విష్ణో వా విష్ణవతో త విష్ణో వా విష్ణవత విష్ణవతో త విష్ణో విష్ణవత వా భోత విష్ణో విష్ణవత వా తవ భూతో తవాంతరిక్షాదంతరిక్షాద్భూతో తవాంతరిక్షాదంతరిక్షాద్వాంతరిక్షాద్ధస్తవాంతరిక్షాద్వాంతరిక్షాద్ధస్తౌ హస్తావంతరిక్షాదంతరిక్షాద్ధస్తౌ పృథివ్యాంతరిక్షాద్ధస్తౌ ప్రణస్వ ప్రణస్వ ప్రణస్వ హస్తౌ ప్రణస్వ బహుభిర్బహుభిః ప్రణస్వ హస్తౌ హస్తౌ ప్రణస్వ బహుభిః ప్రణస్వ ప్రణస్వ బహుభిర్వసవ్యైర్వసవ్యైర్బహుభిః ప్రణస్వ ప్రణస్వ బహుభిర్వసవ్యైర్వసవ్యైర్వసవ్యైర్బహుభిర్బహుభిర్వసవ్యైరావసవ్యైర్బహుభిర్బహుభిర్వసవ్యైరావసవ్యైరావసవ్యైర్వసవ్యైరా విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ణోర్విష్ ధ్రువమసి ధ్రువం ధ్రువమసి వైష్ణవం వైష్ణవమసి ధ్రువం ధ్రువమసి వైష్ణవం వైష్ణవం వైష్ణవమస్ వైష్ణవమస్వమసి వైష్ణవం వైష్ణవమసి విష్ణవే విష్ణవేసి వైష్ణవం వైష్ణవమసి విష్ణవే విష్ణవే విష్ణవేసి విష్ణవే త్వా విష్ణవేసి విష్ణవే త్వాష్ణవే త్వా విష్ణవే విష్ణవే త్వాజపాజ కృణశ్వ కృణశ్వ పాజ ప్రసిం ప్రసిం పాజ కృణశ్వ కృణశ్వ పాజ ప్రసిం పాజ ప్రసిం ప్రసిం పాజ పాజ ప్రసిన్న ప్రసిం పాజ పాజ ప్రసిన్న ప్రసిన్న ప్రసిం ప్రసిన్న పృథ్వీం పృథ్వీన్న ప్రసిం ప్రసిన్న పృథ్వీ పృథ్వీం పృథ్వీన్న పృథ్వీం జాహి జాహి పృథ్వీన్న పృథ్వీం జాహి పృథ్వీం జాహి జాహి పృథ్వీం పృథ్వీం జాహి రాజా రాజా జాహి పృథ్వీం పృథ్వీం జాహి రాజా జాహి రాజా రాజా జాహి రాహి రాజే మేవ రాజా యాహి యాహి రాజే రాజే దేవ రాజా రాజే వామ వాగు రాజా రాజే వామ వామ వాగు అమ వాగు ఇవే వామ వాగు ఇభే నేభే నామ వాగు ఇవే వామ వాగు ఇభే నామ వాగు ఇభే నేభే నామ వాగు అమ వాగు ఇభే నామానిత్యమాభే నే దీభే నా శ్రీమన్మను దృష్ీం దృష్ీమను ప్రసిం ప్రసిటి మను దృష్ీం దృష్ీమను ప్రసిటి మను ప్రసిం ప్రసిమన్మను ప్రసిద్రోణాన ద్రోణాన ప్రసిమన్మను ప్రసిద్రోణాన ప్రసిద్రోణానో ద్రోణాన ప్రసిం ప్రసిద్రోణానోస్త ద్రోణాన ప్రసిం ప్రసిద్రోణానోస్తాం ద్రోణానోస్తాస్తాద్రోణానోద్రోణానోస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస తవ భ్రమాస ఆశుయా భ్రమాస ఆశుయాశుయా భ్రమాసో భ్రమాస ఆశుయా పదంతి పతంజాశుయా భ్రమాసో భ్రమాస ఆశుయా పదంతి ఆశుయా పదంతి పతంజాశుయాశుయా పతంజన్మను పతంజాశుయాశుయా పతంజను పతంజన్మను పతంతి పతంత్యను స్పృశ స్పృశాను పతంతి పతంత్యను స్పృశ స్పృశ స్పృశాన్మను స్పృశ ధృషత ధృషత స్పృశాన్మను స్పృశ ధృషత ధృషత ధృషత స్పృశ స్పృశ ధృషత రుజాన శోషితాన ధృషత స్పృశ స్పృశ ధృషత శోషితాన శోషితాన శోషితాన ధృషత ధృషత శోషితాన శోషితాన ఇది శోషితాన పోగుష్యగ్నే అగ్నే తపోగుషిత పోగుష్యగ్నే జుఫ్వా జుఫ్వాగ్నే తపోగుషిత పోగుష్యగ్నే జుఫ్వా పదంగాన్ పదంగాన్ జుఫ్వా జుఫ్వా పదంగాన సన్విధో అసంధిత పదంగాన్ జుఫ్వా జుఫ్వా పదంగాన సంధిత పదంగాన సన్నిధో అసంధిత పదంగాన్ పదంగాన సంధితో వ్యసంధిత పదంగాన్ పదంగాన సంధితో వ్యసంధితో వివ్యసంధితో అసంధితో విసృజ సృజ వ్యసంధితో అసంధితో విసృజ సంధిత విసృజ సృజ వివిసృజ విశ్వగ్ విశ్వక్ సృజ వివిసృజ విశ్వగో విశ్వగ్ విశ్వక్ సృజ సృజ విశ్వగుల్కా గుల్కా విశ్వగ్ విశ్వగుల్కా స్పశ స్పశ ప్రతి ప్రతి స్పశో విస్పశ ప్రతి ప్రతి స్పశో విస్పశో విసృజ సృజ విస్పశ స్పశో విసృజ సృజ సృజ వివిసృజ తూర్ణితమ శూర్ణితమ సృజ వివిసృజ తూర్ణితమ తూర్ణితమ సృజ సృజ తూర్ణితమో భవ భవ తూర్ణితమ సృజ సృజ తూర్ణితమో భవ తూర్ణితమో భవ భవ తూర్ణితమ స్తూర్ణితమో భవ పాయు పాయు భవ తూర్ణితమ స్తూర్ణితమో భవ పాయు తూర్ణితమ ఇది తూర్ణితమ పాయు పాయుర్భవ భవ పాయుర్విషో విష పాయుర్భవ భవ పాయుర్విష పాయుర్విషో విష పాయు పాయుర్విషో అస్య విష పాయు పాయుర్విషో అస్య అస్య విషో విష అస్య అదబ్ధో అదబ్ధో అస్య విషో విషో అస్య అదబ్ధ అదబ్ధో అదబ్ధో అస్య అస్య అదబ్ధ్యదబ్ధ నో నో యో యో నో దూరే దూరే నో యో యో నో దూరే దూరే దూరే నో నో దూరే అఘజగంసో అఘజగంసో దూరే నో నో దూరే అఘజగంస దూరే అఘజగంసో అఘజగంసో దూరే దూరే అఘజగంసో యో యో అఘజగంసో దూరే దూరే అఘజగంసో య అఘజగంసో యో యో అఘజగంసో అఘజగంసో యో అంత్యంతి యో అఘజగంసో అఘజగంసో యో అంతి అఘజగంస ఇత్యఘజగంస అంత్యంతి యో యో అంత్యగ్నే అంతి యో యో అంత్యగ్నే బ్రహ్మణే బ్రహ్మణ ఈవ తే యోయ ఈవ తే బ్రహ్మణే ఈవ తే బ్రహ్మణే బ్రహ్మణ ఏవత ఏవతే బ్రహ్మణే గాతుం గాతుం బ్రహ్మణ ఏవత ఏవతే బ్రహ్మణే గాతుం బ్రహ్మణే గాతుం గాతుం బ్రహ్మణే బ్రహ్మణే గాతుమైరదైరత్ గాతుం బ్రహ్మణే బ్రహ్మణే గాతుమైరత్ గాతుమైరదైరత్ గాతుం గాతుమైరదో ఐరదిత్యైరత్ విశ్వాని విశ్వాన్యస్మై సుదినాని సుదినాన్యస్మై విశ్వాని విశ్వాన్యస్మై సుదినాని అస్మై సుదినాని సుదినాన్యస్మా అస్మై సుదినాని రాజో రాజస్సుదినాన్యస్మా అస్మై సుదినాని రాజాని రాజో రాజస్సుదినాని సుదినాని రాజోద్యుమ్నాద్యుమ్నాని రాజస్సుదినాని సుదినాని రాజోద్యుమ్నాని దినానీతి సుదినాని రాజోద్యుమ్నాని ద్యుమ్నాని రాజో రాజోద్యుమ్నాన్యభ్యభిర్యోద్యుమ్నాని రాజో రాజోద్యుమ్నాని అర్యోగ్యుమ్నాన్యర్యో అవ్యర్యోద్యుమ్నాన్యర్యో హరియో విర్యో అర్యో విదురోదురో హరియో విదుర విదురోదురో విదురో అభ్యభిదురో విదురో అభీరో అభ్యభిదురోదురో అభిద్యౌద్యౌనభిదురోదురో అభిద్యౌ అభిద్యౌద్యౌనభ్యభిద్యౌదిద్యౌదేదిత్సేదగ్నే అగ్న ఇత్సేదగ్నే అగ్నే అగ్న ఇది దగ్నే అస్వస్వగ్న ఇది దగ్నే అస్తు అగ్నే అస్వస్వగ్నే అగ్నే అస్తు సుభగ సుభగో అస్వగ్నే అగ్నే అస్తు సుభగ అస్తు సుభగ సుభగో అస్వస్తు సుభగ సుదాను సుదాను సుభగో అస్వస్తు సుభగ సుదాను సుభగ సుదాను సుదాను సుభగ సుభగ సుదానుర్యోయ సుదాను సుభగ సుభగ సుదానుర్య భగ ఇది సుభగ సుదానుర్యోయ సుదాను సుదానుర్యస్వాయ సుదాను సుదానుర్యస్వాదానుసు నిత్యేన హవిషా హవిషా నిత్యేన నిత్యేన హవిషా నిత్యేన హవిషా హవిషా నిత్యేన నిత్యేన హవిషా యోజో హవిషా నిత్యేన నిత్యేన హవిషాయ హవిషా యోజో హవిషా హవిషాయ ఉక్తైరుక్తైర్యో హవిషా హవిషాయ ఉక్తై ఉక్తైరుక్తైర్యోయ ఉక్తై శైరిత్యుక్తై ప్రీషతి స్వే స్వే విప్రీషతి విప్రీషతి స్వ ఆయుష్యాయుషస్వే విప్రీషతి విప్రీషతి స్వ ఆయుషీ ఆయుష్యాయుషస్వే స్వ ఆయుష ద్రోణే ద్రోణ ఆయుషస్వే స్వ ఆయుష ద్రోణే ఆయుష ద్రోణే ద్రోణ ఆయుష్యాయుష ద్రోణే విశ్వ విశ్వాద్రోణ ఆయుష్యాయుష ద్రోణే విశ్వ ద్రోణే విశ్వ విశ్వాద్రోణే ద్రోణే విశ్వే విశ్వాద్రోణే ద్రోణే విశ్వే ద్రోణ ఇది దుహోనే విశ్వ విశ్వే తస్మా విశ్వ విశ్వే తస్మై రస్మా అస్మా ఇది దస్మై సుదినా సుదినా అస్మా ఇది దస్మై సుదినా అస్మై సుదినా సుదినా అస్మా అస్మై సుదినా సా సుదినా అస్మా అస్మై సుదినా సా సుదినా సుదినా సా సత్ సా సుదినా సుదినా సా సత్ దృష్టి దృష్టి రసత్సా సాస దృష్టి దృష్టి దృష్టి రసదస దృష్టి దృష్టి దృష్టి అచ్చామితే అచ్చామ్యచ్చామితే సుమతిమో సుమతింతే అచ్చామ్యచ్చామితే సుమతి సుమతిమో సుమతింతే దే సుమతి ఘోషి ఘోషి సుమతింతే దే సుమతి ఘోషి మతి ఘోషి ఘోషి సుమతిమో సుమతి ఘోష్యర్వా గర్వాఘోషి సుమతిమో సుమతి ఘోష్యర్వామతి సుమతి ఘోష్యర్వా గర్వాఘోష ఘోష్యర్వాక్సమో సమర్వాఘోష ఘోష్యర్వాక్సం సర్వాక్సమో సమర్వా గర్వాక్సంతే దే సమర్వా గర్వాక్సంతే దేశగో సంతే వాత వాత దేశగో సంతే వాత వాత వాత దేదే వాత జరతాంజరతాం వాత దేదే వాత జరతా వాత జరతాంజరతాం వాత వాత జరతామియమియం జరతాం వాత వాత జరతామియం జరతామియమియం జరతాంజరతామియం గీర్గీరియం జరతాంజరతామియం గీర్గీరియమియం గీరితి గీ స్మే క్షత్రాణి క్షత్రాణి అస్మే మర్జయేమ మర్జయేమాస్మే క్షత్రాణి అస్మే క్షత్రాణి క్షత్రాణ్యస్మే అస్మే క్షత్రాణి ధారయేత్ ధారయేః క్షత్రాణ్యస్మే అస్మే క్షత్రాణి ధారయేః ధారయే క్షత్రాని క్షత్రాని ధారయేరన్మను ధారయే క్షత్రాని క్షత్రాని ధారయేరను ధారయేరన్మను ధారయేర్ధారయేరను ద్యూన్ ద్యూనను ధారయేర్ధారయేరను ద్యూన్ ద్యూనన్మను ద్యూన్ విద్యోహస్తాత్మే హత్వా భూరి భూరి త్వే హత్వా భూరి భూరి భూరి త్వాత్మా భూరియా భూరి త్వాత్మా భూరియా భూరియా భూరి భూరియాచరేచ్చరేదా భూరి భూరియాచరే ఆచరేచ్చరేదాచరేదు పోపచరేదాచరేదు పాపచరేచ్చరేదు పద్మన్మన్నుపచరేచ్చరేదు పద్మన్ను పద్మన్ పన్ను పోపద్మన్ దోషావస్తర్దోషావస్తస్మన్ను పోపద్మన్ దోషావస్థ దోషావస్తర్దోషావస్తస్మన్పనం దోషావస్తర్దీ దివాగుంసం దీ దివాగుంసం దోషావస్తస్మన్పనం దోషావస్తర్దీ దివాగుంసం దోషావస్తర్దీ దివాగుంసం దీ దివాగుంసం దోషావస్తర్దోషావస్తర్దీ దివాగుం సమన్వను దీ దివాగుం సంతోషావస్తర్దోషావస్తర్దీ దివాగుం సమను దోషావస్తీ దోషా ఈ దివాగుం సమన్వను దీ దివాగుం సంధి దివాగుం సమను ద్యోన్ ద్యోనను దీ దివాగుం సంధి దివాగుం సమను ద్యోన్ ద్యోనన్మను ద్యోన్ ద్యోని ద్యో అస్యా శుగుంసా సూదయ సత్యదాతే సత్యదాతే సూదయ శుభంసా శుభంసా సూదయ సత్యదాతే సూదయ సత్యదాతే సత్యదాతే సూదయ సూదయ సత్యదాతే నష్టయా నష్టయా సత్యదాతే సూదయ సూదయ సత్యదాతే నష్టయాదాతే నష్టయా నష్టయా సత్యదాతే సత్యదాతే నష్టయా కృణోహి కృణస్య నష్టయా సత్యదాతే సత్యదాతే నష్టయా కృణుతి సత్యదాతే సత్యాదాతే కృణోహి కృణస్య నష్టయా నష్టయా కృణస్య క్రయాణాక్రయాణ కృణస్య నష్టయా నష్టయా కృణస్య ్రయాణ్రయాణ్రయాణ్రయాణ్రయాణ్రయాణే అగ్నే అగ్నే తేజాయాతే అగ్నే అగ్నే అగ్నే దేతే అగ్నే సమిధ సమిధాగ్నే దేతే అగ్నే సమిధాగ్నే సమిధ సమిధాగ్నే అగ్నే సమిధ విధేమ విధేమ సమిధాగ్నే అగ్నే సమిధ విధేమ సమిధ విధేమ విధేమ సమిధ సమిధ విధేమ ప్రతి ప్రతి విధేమ సమిధ సమిధ విధేమ ప్రతి సమిధేతి సమ్ ప్రతి విధేమ విధేమ ప్రతి స్తోమం ప్రతి విధేమ విధేమ ప్రతి స్తోమం ప్రతి ప్రతి స్తోమగో శస్యమానగో శస్యమానగ్న స్తోమం ప్రతి ప్రతి స్తోమగో శస్యమానం స్తోమగో శస్యమానగో శస్యమానగ్స్తోమగ్రుస్తోమగో శస్యమానం గృభాయ గృభాయ స్తోమగ్రుస్తోమగో శస్యమానం గృభాయ శస్యమానం గృభాయ గృభాయ శస్యమానగో శస్యమానం గృభాయ భాయేతి గృభాయ అశసో అశసో దహ దహాశసో రక్షసో రక్షసో అశసో దహ దహాశసో రక్షస అశసో రక్షసో రక్షసో అశసో అశసో రక్షస పాహి పాహి రక్షసో అశసో అశసో రక్షస పాహి రక్షస పాహి పాహి రక్షసో రక్షస పాహ్యస్మానస్మాన్ పాహి రక్షసో రక్షస పాహ్యస్మాన్ పాహ్యస్మానస్మాన్ పాహి పాహ్యస్మాన్ ద్రుహో ద్రుహో అస్మాన్ పాహి పాహ్యస్మాన్ ద్రుహః అస్మాన్ ద్రుహో ద్రుహో అస్మానస్మాన్ ద్రుహో నిదో నిదో ద్రుహో అస్మానస్మాన్ ద్రుహో నిదః ద్రుహో నిదో నిదో ద్రుహో ద్రుహో నిదో మిత్రమహో మిత్రమహో నిదో ద్రుహో ద్రుహో నిదో మిత్రమః నిదో మిత్రమహో మిత్రమహో నిదో నిదో మిత్రమహో అవద్యాద్ అవద్యాన్ మిత్రమహో నిదో నిదో మిత్రమహో అవద్యాద్ భ్రమహో అవద్యాద్ అవద్యాన్ మిత్రమహో మిత్రమహో అవద్యాద్ భ్రమః ఇతి మిత్ర అవద్యాదిత్య అవద్యాద్ రోహణం వాజినం వాజినగో రక్షోహణగో రక్షోహణం వాజినమా వాజినగో రక్షోహణగో రక్షోహణం వాజినమా రోహణమితి రక్షోహణం వాజినమా వాజినం వాజినమాజి ఘర్మ్యతి ఘర్మ్యా వాజినం వాజినమాజి ఘర్మి ఆది ఘర్మ్యతి ఘర్మ్యాది ఘర్మ్య మిత్రం మిత్రం జి ఘర్మ్యాది ఘర్మ్య మిత్రం జి ఘర్మ్య మిత్రం మిత్రం జి ఘర్మ్యతి ఘర్మ్య మిత్రం ప్రతిష్టం ప్రతిష్టం మిత్రం జి ఘర్మ్యతి ఘర్మ్య మిత్రం ప్రతిష్టం మిత్రం ప్రతిష్టం ప్రతిష్టం మిత్రం మిత్రం ప్రతిష్టముపోప ప్రతిష్టం మిత్రం మిత్రం ప్రతిష్టముపతిష్టముపోప ప్రతిష్టం ప్రతిష్టముపయామి యామ్యుప ప్రతిష్టం ప్రతిష్టముపయామి ఉపయామి యామి గోపయామి శర్మ శర్మ యామి గోపయామి శర్మ శర్మ శర్మ యామి శర్మ ్యోతిషాతి భాతి భాతి బృహత బృహత భాత్యగ్నిరగ్నిర్భాతి బృహత బృహత భాత్యగ్ని భాత్యగ్నిరగ్నిర్భాతి భాత్యగ్నిరావిరావిరగ్నిర్భాతి భాత్యగ్నిరావి అగ్నిరావిరావిరగ్నిరగ్నిరావిర్విశ్వాని విశ్వాన్ ఆవిర్విశ్వాని గృణుతే విశ్వాన్యావిరావిర్విశ్వాని గృణుదేవాని గృణుదే గృణుదే విశ్వాన్ విశ్వాన్ గృణుదే మహిత్వా మహిత్వా గృణుదే విశ్వాన్ విశ్వాన్ గృణుదే మహిత్వా మహిత్వామిత్వాణుతే మహిత్వాదేవీర్మాయా సహతే సహతే మాయా అదే వీరదే వీర్మాయా సహతే కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమకాండే ద్వితీయ ప్రపాఠకస్య ఘనపారాయణ సమాప్తః.